ప్రతిమతాం వరిష్టం స్వాతాత్మజం వాదయూత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనోజమం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం స్వాతాత్మజం వాదయూత ముఖ్యం శ్రీరామదూతం శరణం. శ్రీరామదూతం శరణం ప్రపద్యే.